జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, రాముని పట్టాభిషేకాన్ని త్వరగా చూడాలి అని చెప్పారు. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అంటూ గొప్ప శ్లోకం ఇది అనుకున్నాను. ఇక ఇన్నాడు దశరథ చక్రవర్తి చాలా ఆనందం కలిగింది, అయినా అది బయటపెట్టకుండా అంటూ ఉన్నాడట. ఓ రాజులారా, సభాసదులారా, నేను ఒక మాట అనగానే మీరంతా రామాభిషేకాన్ని అనుమతిస్తున్నారు. అందువల్ల నాకు సందేహం కలుగుతూ ఉన్నది. ఏమిటంటారా, నేను 60,000 సంవత్సరాల కాలంలో ధర్మబద్ధంగా ప్రజాహితంగా పరిపాలించాలని అనుకుంటున్నాను. అయినా నా అవసరం లేదని, రాము యువరాజుగా చేయాలని అంటూ ఉన్నారు. అంటే నేను ఎప్పుడు ఈ పదవి నుండి పక్కకి తప్పుకుంటానా అని ఎదురు చూస్తూ ఉన్నట్లున్నది అన్నాడు ఆయన. అంటే వెంటనే వాళ్ళందరూ అయ్యో అలా కాదయ్యా రాజా, ఇక్ష్వాకు మొదలుకొని మీరందరూ కూడా మమ్మల్ని కన్న బిడ్డల వలె చూశారు. మీరందరూ గొప్పవారే, కానీ రాముడు ఉన్నాడే సత్పురుషో లోకే సత్యధర్మ పరాయణ. రాముని వంటి రాజు ఇంతవరకు, రాముని వంటి వారు ఇంతవరకు కూడా మీ ఇక్ష్వాకు వంశంలో జన్మించలేదయ్యా చక్రవర్తి. రాముడు సామాన్యుడు కాదు, సాక్షాద్ రామాద్వి నిర్మృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యే సాక్షాత్ శశీపతి. మళ్ళీ మొదలుపెట్టారు వీళ్ళు. ఎటువంటి వాడో రాముడు తెలుసా, సామాన్యుడు కాదు సుమారాముడు, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు. ప్రజలని సంతోష పెట్టడంలో చంద్రుని వలె చల్లని ఆహ్లాదకరమైన వాడు, భూమి వంటి క్షమాగుణం గలవాడు, బుద్ధిలో బృహస్పతి, వీర్యములో శచీపతి, ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాన్ అనసూయక క్షాంత సాంత్వయిత శ్లేక్షణ కృతజ్ఞో విజితేంద్రియ మృదుశ్చ స్థిరసిత్తశ్చ సదాభవ్యో అనసూయక ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి, వాల్మీకి చెప్పాడు, నారద మహర్షి చెప్పాడు, మళ్ళీ వాల్మీకి చెప్పాడు, ఇప్పుడు ప్రజలు కూడా చెబుతూ ఉన్నారంటే రాముని గుణములు అందరికీ కూడా బహిర్గతంగా తెలిసినవి. ఇటువంటి కళ్యాణ గుణపూర్ణుడు రాముడు, మళ్ళీ వాటిని చెబుతూ ఉన్నారు అందరూ కూడా. ఎవరికి తెలిసింది మరి, వారు చెప్తారు కదా, వారందరూ వేరువేరుగా చెప్పారు, వీరు చెబుతూ ఉన్నారు. తేనశ్యాహ అతులా కీర్తి యశస్తేజశ్చ వర్ధతే దేవాసుర మనుష్యాణం సర్వాస్త్రేషు విశారద సమ్యగ్ విద్యావ్రతస్నాతో యథావత్ సాంగవేదవిత్ గాంధర్వే చ భువిశ్రేష్ఠో బభూవ భరతాగ్రజ కళ్యాణాభిజన సాధు అధీనాత్మా మహామతి. అవే చెబుతూ ఉన్నారు మళ్ళీ. వీరందరూ కూడా ద్విజైరభివినీతశ్చ శ్రేష్టై ధర్మార్థ నైపుణై యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య గత్వా సౌమిత్రి సహితో నా విజిచ్చ నివర్తతే. యుద్ధానికి పేటలకు బయటకు వెళితే ఎక్కడా కూడా జయము లేకుండా తిరిగి వచ్చేవాడు కాదు రాముడు. సంగమాత్ పునరాగమ్య కుంజరేణ రథేనవా పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపుచ్చతి. అలా బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాహనముల మీద ఆ మొగశాలకి ముందే వాహనములు దిగేవాడు, ఏనుగులు కానీ గుర్రములు కానీ దిగి పౌరులందరినీ కూడా పలకరిస్తూ వచ్చేవాడు. బాబాయ్ ఎలా ఉన్నావు, తాత చూస్తూ ఉన్నారా నిన్ను, కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు, అత్తయ్య ఏమిటి సంగతులు, కొత్త కోడలు ఏమంటూ ఉన్నది, ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ కలిసిపోయాడయ్యా రాముడు, మాలో కలిసిపోయాడయ్యా. పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలేన ఆనుపూర్వ్యాశ్చ పితా పుత్రానివ ఔరసాన్. తండ్రి బిడ్డలను చూసినట్లుగా చూస్తూ ఉన్నాడు. అగ్నులు ఎలా ఉన్నాయి మరి, ఆ రోజు అగ్నులు నిత్యాగ్నిహోత్రులే తప్ప అగ్ని పొల్లలా లేకపోతే అగ్ని పెట్టేలా లైటర్లా ఏమున్నాయండి, అంతా బాగున్నాయా మీకు ఎలా ఉన్నారు అని చెప్పి అందరినీ కూడా, గురువుల్ని అయితే శిష్యులు ఎలా ఉన్నారు, శిష్యులకి గురువులు ఎలా పాఠాలు చెబుతూ ఉన్నారు, ఆనుపూర్వి వరసని అడుగుతూ ఉంటాడు. ఆయనే పలకరించి అడుగుతూ ఉంటాడు. శుశ్రూషంతే చవ శిష్యాః కశ్చిత్ కర్మసు దంశితాః ఇతినః పురుష వ్యాగ్రహ సదారామో అభిభాషతే. శుశ్రూష చేస్తూ ఉన్నారా శిష్యులు ఎదురు తిరగకుండా అని గురువుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటి శిష్యులండి చాలా గొప్పవాళ్ళు కదా, ఇప్పటి శిష్యులు మరి ఎవరండి లెక్క చేసేది, అసలు గురువుల్ని లెక్క చేసే శిష్యులు ఉన్నారా? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఎంత గొప్ప శ్లోకం ఇది. మాకేదైనా కష్టం కలిగితే రాముడు కూడా బాధపడతాడు మాతో పాటుగా, మాకేదైనా సంతోషం కలిగితే తండ్రి సంతోషించినట్లుగా. ఇప్పుడు తండ్రులందరూ ఆనందపడతారు కదా, పిల్లలు ప్రయోజకులు కావాలి. అసలు ఎందుకండి భారతదేశంలో ఎందుకు అమెరికా పోవాలి, ఇతర దేశాలకు పోవాలి? మరి మీకు ఎవరయ్యా దిక్కు? ఉంటే ఉంటాం పోతే పోతాం, ఏంటంట వాళ్ళు బాగుంటే చాలు అనేటట్లు మాట్లాడేటటువంటి తండ్రులు, బిడ్డల క్షేమాన్ని కోరేవాళ్ళే. అలా రాముడు కూడా తండ్రి వలె సంతోషాన్ని పొందేటటువంటి వాడు సుమారాముడు. సత్యవాది మహేశ్వాసో వృద్ధసేవి జితేంద్రియ స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రిత సమ్యగ్యోక్త శ్రేయచాంచ నవిగృహ్య కథారుచి ఉత్తరోత్తరయుక్త చ వక్త వాచస్పతిర్యథ. సత్యవాది మహాధనుర్ధారి పెద్దలను సేవించి గౌరవించేటటువంటి వాడు రాముడు. అవే మళ్ళీ చెప్తూ ఉన్నారు, ఉత్తరోత్తరము ఆ మాటలలో బృహస్పతి కంటే గొప్పవాడు సుమారాముడు. విరుద్ధ కథలను అసలు వినటానికి ఇష్టపడేవాడు కాదు. ధర్మ విరుద్ధమైనటువంటి వాటిని ఏటిని కూడా రాముడు అంగీకరించడు. శుభ్రూరాయత తామ్రాక్ష సాక్షాద్ విష్ణురివ స్వయం రామో లోకాభిరామోయం శౌర్య వీర్య పరాక్రమై. ఇక ఆత్మగుణములు చెప్పి శరీర గుణములు చెబుతూ ఉన్నారు. మంచి కనుబొమ్మలు కలిగిన వాడు, విశాలములైనటువంటివి ఎర్రని కళ్ళు కలిగినటువంటి వాడు, సాక్షాత్తు విష్ణు వంటి వాడు. సుమాలు ప్రజలకు కూడా తెలుసు ఆనాడు విష్ణు అంటే ఎలా తెలుసు అండి, విగ్రహాలు మరి నారాయణుని యొక్క విగ్రహాలు ఆలయములు అక్కడ అయోధ్యలోనే ఉన్నాయి. మరి విష్ణుమూర్తి అని అంటే తెలిసినటువంటి వాడు అప్పటికి, అందరికీ తెలుసు ప్రజలందరికీ. అటువంటి వాడు సుమారాముడు లోకాభిరాముడు. ప్రజాపాలన తత్వజ్ఞో నరాగోపహత ఇంద్రియ శక్త త్రైలోక్యమపి ఏకో భోక్తుం కిమును మహీమిమాం. ప్రజాపాలన తెలిసినటువంటి వాడు రాముడు. ఏ విధమైనటువంటి ఒక అభిమానాన్నో దేన్నో పెట్టుకుని అట్లా చూసేవాడు కాదు. ఈ లోకం ఏంటయ్యా, మూడు లోకాలు పాలన చేయటానికి తగినటువంటి వాడు రాముడు. నాశ్య క్రోధ ప్రసాదశ్చ నిరర్ధోస్తి కదాచన. ఆయనకు అసలు వ్యర్థంగా కోపం ఎప్పుడూ రాదు, నిరంతరము కూడా ప్రసాదము చాలా ప్రశాంతంగా ఉంటాడు రాముడు. హంచేవ నియమాత్ వజ్జాన్ అవధ్యే నచకుప్యతి. వజ్యులైతే తప్పు చేస్తే వాళ్ళని దండించటానికి వెనుకాడడు, చెయ్యకపోతే ఆయన కోపం తెచ్చుకోడు. తప్పు చేయని వాళ్ళ విషయంలో వినక్త్యర్థై ప్రహృష్టచ్చ తమసౌ ఎత్ర తుష్యతి. శాంతై సర్వ ప్రజాకాంతై ప్రీతి సంజన నైరుణాం గుణైర్విరుచే రామో దీప్త సూర్యవివాంశుభి. ఎంత శాంతుడు, ఎంత ప్రజాకాముకుడు రాముడు. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. మేమే కాదండి భూమంతా కోరుతూ ఉన్నదండి అని చెబుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు. భూమి రాముడు ఎప్పుడు రాజవుతాడు ఎప్పుడు రాజవుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నది. లోకపాలుల కంటే గొప్పవాడు రాముడు, సత్యపరాక్రమముడు రాముడు. వత్స శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవ దిష్ట్యాపుత్రగుణైర్యుక్తో మారీచైవ కాశ్యప. బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః దేవాసుర మనుష్యేషు సగంధర్వ ఉరగేషు చ ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా అభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌర జానపదో జనః. జనమందరూ కూడా రాముని యొక్క శౌర్య వీర్య పరాక్రమాలు ఎక్కడా లోకంలో లేవు అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి వాడు రాముడు. ఇటువంటి గుణాలు కలిగినటువంటి రాముడు ప్రభువు కావాలని కోరుకుంటూ ఉన్నాను దశరథ మహారాజా. ఆయన నీ కుమారుడుగా జన్మించటమే నీ భాగ్యము. రామునికి శ్రేయస్సు కలగాలి అని చెప్పి స్త్రియో వృద్ధాః తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే శశ్వినః. మేము ఎలా ఏం చేస్తూ ఉన్నామో తెలుసా అసలు నీకు? స్త్రీలు వృద్ధులు అందరూ కూడా, పురుషులు బాలులు అందరూ కూడా ఉదయము సాయంత్రము మధ్యాహ్నము కూడా రామునికి శ్రేయస్సు కలగాలని దేవత అందరికీ పూజలు చేస్తూ ఉన్నాం. మేము చేసే పూజలన్నీ అవే, మాకోసం కాదు, రాముడు శ్రేయస్సు కలిగి ఉండాలి అని చెప్పి రాముని కొరకు చేస్తూ ఉన్నామన్నారు. ఎంత కోరి ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. రాముడంటే ఏమిటని ఎంతవరకు తెలుసు లోకానికి రాముడంటే? మరి ఆనాటి ప్రజలందరూ కూడా ప్రతి దేవాలయంలోనూ ప్రతి ఇంట్లోనూ, మరి దేవతలు అప్పుడు ఉన్నారు, గోడదేవుళ్ళు ఉన్నారు, అన్ని దేవుళ్ళు, రెండు రకాల దేవుళ్ళు, చెట్లు, బొడ్డురాళ్ళు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఈ దేవతత్వము అనేది భారతదేశంలో ఎప్పుడూ ఉన్నటువంటిది. అటువంటిది అలా కోరుతూ ఉన్నారు దేవతలని. మూడు సంధ్యల యందు కూడా చూసారా మరి ఎంత గొప్పవాడు రాముడు అని అంటే ఏమని చెప్తామండి? తేషామాయాచితం దేవతత్ప్రసాదాత్ సమృద్ధతాం రామం ఇందీవరశ్యామం సర్వశత్రు నిబర్హణం పశ్యామో యవ్వరాజ్యస్థం తవరాజోత్తమాత్మజం. ఇందీవరశ్యాముడు రాముడు సర్వశత్రువులని కూడా నశింపచేసేటటువంటి వాడు రాముడు. ఆ రాముడు ఎప్పుడు రాజు అవుతాడు అని చెప్పి ఎదురు చూస్తామున్నామయ్యా. దశరథ చక్రవర్తి తం దేవదేవోపమం ఆత్మజం తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయన క్షిప్రముదారదుష్టం ముదాభిషేక్తుం వరద త్వమర్హసి ఇతి శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే ద్వితీయ సర్గః. ఆ విష్ణు సదృశుడైనటువంటి వాడు రాముడు. ఆ రాముడు ఎప్పుడు రాజు కావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. ఆ రాముణ్ణి అభిషేకం చేయటానికి నీవు అర్హసి, నీవే తగిన వాడివి దశరథ చక్రవర్తి. నీలోనే ఉన్నదంతా నీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, వరద మాకు వరదానం చేయవయ్యా అని చెప్పి వాళ్ళందరూ కూడా మొత్తము కోరారు ఈ కోరిక. మరి ఇంకెక్కడ ఉంటుందండి ప్రపంచంలో ఇటువంటి స్థితి? అసలు ఎక్కడ ఎవరిని ఎప్పుడన్నా ఏ కాలంలోనన్నా రాజును చేయమని కోరటం ఉన్నదా? వారు వీరని కాదు, మొత్తం అందరూ కూడా. ఎందరున్నారు అక్కడ? సామంతులు, దండనాథులు, మరి పాలకులు, ప్రజలు, పౌరులు, ఎన్ని రకాలైనటువంటి వారు ఉండాలో అన్ని రకాల వారు ఉన్నారు. మొత్తం అందరూ కూడా కామయత మేదిని. కేవలం కోసల దేశం ఒకటేనా? భూమి కోరుతూ ఉన్నదట, భూమంతా కోరుతూ ఉన్నది. ఎందుకనంటే ఇక్ష్వాకూణామి ఏం భూమి, ఈ భూమి ఇక్ష్వాకులది, సూర్యుని వంశం వారు గనక వారిది ఈ భూమి. కనుక భూమి మొత్తము కూడా రాముడు రాజు కావాలని కోరుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా ఇలాంటి చారిత్రక పురుషులు ఉన్నారా, చరిత్రలో ఉన్నారా? ఎక్కడా లేరు. అందుకే రాముడు ఈనాటికి కూడా దేవుడు. మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనిషిగా న్యాయ ధర్మాలని ఆచరించి సత్యవాది, సత్యపరాక్రముడైనటువంటి రాముని వంటి వాడు దేవునిలాగా అయిపోయాడు రాముడు ప్రపంచానికి. కనుక ఒకసారి చూడండి, చరిత్ర చూడండి, వెనక ముందు మొత్తం తిరిగేసి చూడండి, వాంగ్మయం మొత్తం చూడండి. ఏదో అది రామాయణమైంది, ఇది రామాయణమైంది, వేదమయ్యింది, అదయ్యింది, ఇదయ్యింది, దానికి ఈ మంత్రాలు కావాలి, ఆ మంత్రాలు కావాలి, రామ అనే రెండు అక్షరాలకి ఏమి కావాలి, ఏమి తెలుసు ఇప్పుడు ఈ ప్రజలకి? వేదాలు చదివారా ఆ ప్రజలేమైనా? లేదు. ఏమైనా గాయత్రి మంత్రోపాసన చేశారా ఈ ప్రజలేమైనా? ఏమి చేశారు? ఏమీ చేయలేదు. రామ రామ రామ రామభూతం జగదభూత్, రాముడు రాముడు రాముడే రాముడు. ఇంకా ఏం ప్రమాణాలు కావాలండి? ఎందుకండి ఇతరమైనవన్నీ తెచ్చిపెట్టి రాముని యొక్క వైభవాన్ని, ప్రాభవాన్ని తగ్గిస్తారు, సౌశీల్యాన్ని తగ్గిస్తారు? చూడండి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రాముని ఔన్నత్యం ఇంతటిది గ్రహించండి. అంత గొప్ప చక్రవర్తి రాముడు, అదో ఆ రాముని కోరుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం చక్కగా. ఈ మొదటి రెండు సర్గలు అయోధ్యకాండలో చాలా గొప్ప, వీటిని పారాయణ చేసుకుంటే ఆ గుణాలని కనీసం పెద్దవాళ్ళైతే తాము పిల్లలకి కూడా చెప్పుకొని, పిల్లలైతే వాళ్ళు నేర్చుకొని ఇలా చేసుకుంటే రామరాజ్యం అంటే అప్పుడు వస్తుంది రామరాజ్యం. ఇంటింటికి తిరిగాడు రాముడు, అందరినీ అడిగాడు రాముడు, అదిగో అది రామరాజ్యం. కనుక ఇలాంటి గొప్ప స్థితి కావాలి అని కోరుకుందాం, ఆ రామరాజ్యం కావాలి అని కోరుకుందాం, దానికోసం ఎదురు చూద్దాం, దానికోసం రాముడినే ప్రార్థిద్దాం. ఇంకెవరిని మనం ప్రార్థించడానికి దశరథ చక్రవర్తి ఏమైనా ఉన్నాడా? లేడు కదా. కనుక రాముడినే మనం ప్రార్థించి, స్వామి మాకు ఇదే ప్రసాదించమని అడుగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.